श्रीमान वेंकटनाथार्य कविता केशरी वेदांत आचार्य वर्यो में सन्निधत्ताम सदा हृदय। सो यू पसेस ग्रेट इंटेंस लव फॉर योर मोस्ट बिलवेड प्रिय पिराटी एंड इन ऑल योर फॉर्म्स इन रूपम्स एंड वेन एवर एंड वेर एवर यू मैनिफेस्ट शी इज ऑल्सो विथ यू। शी इज ऑल्सो क्वालिफाइड एंड पवरफुल टू एंचांट यू विथ योर डिवाइन कल्याण गुणास एंड ब्यूटी and thus you are completely lured by her majestic glances. You are Sri Vallabhan. Though you are attracted to her and listen to her pleas about all of us, she also chooses to serve you on her own accord and establish being your divine consort. So both of you can grant moksha. She shares the supremacy with you. She chooses to be the Purushakaram recommendation for Sharanagatas, which is unique for her, while you choose to punish people for their papams. So in view of the above, she is addressed as Abhimatanu Rupai, as beautifully described by Bhagavad Bhashyakara in Sharanagati Gadyam, Bhagavan Narayana Abhimata Anurupai. So, and that is described here, Swavai, which is 38th verse, स्ववैश्यरूप्येण सदानुभूतयापि अभू अपूर्ववत् विस्मयमादधानया गुणेन रूपेण विलासचेष्टितैः सदा तवैवोचितया तव श्रिया स्ववैश्यरूप्येण सदा अनुभूतया अपि। ईवन्दो इट इज एंजॉयड all times, eternally, forever, with her, with Mahalakshmi. Apurvavat Vishmaya Madhadhanaya. As if it is being enjoyed at that time, as if it just happened at that time. So, Apurvabhuda Dhanaya, Rupam, nature, you perform all deeds to please her. And gunena rupena vilasa cheshtitaihi. Gunena, her gunas, kalyana gunas. Rupena, her most beautiful trivene. Vilasa cheshtitaihi, her playful talks, deeds, and distracts you in order not to punish the saranagatas. Sada tavayeva uchitaya. She is in all respects, in all aspects, completely matched for you. Tavasriya. And sada tavaivo chitaya tavasriya. And she is always matching and completely compatible with you. And that is what is described here. So, the verse talks about by all your forms and at all times she is with you and delighted by your divine glances at her, but still every second she appears new, unique, fresh, different for your enjoyment. You imagine ourselves, you get married or you start dating, and the first time you see your beloved, the enjoyment that you get, the ecstasy that you get, the excitement that you get, the passion that you have for each other will diminish to almost zero over the years. Whereas for Pirati and Sriman Narayana, it's as if they are seeing first time to each other. And that's the passion, that's the beauty of their apragrita tirimeni. And that the kalyana guna, the beauty, and the playful talks, the mischievous glances at each other, and that's equal and matching and compatible to each other. Perumal Sriyapati Sriman Narayana and Vishnu Patni. So Ananta Kalyana Gunarnavan is he, and Ananta Kalyana Gunaika Maharnavan is she. So Bhagavan Narayana Abhimadanurupa Swarupa Rupa Guna Vibhava Ishwarya Shila Dhyanavadika Disaya Kalyana Gunana. So all these things are the same adjective for her as well as for him. She is your wealth. She is your Sesha Bhutal. Such greatest Sri. That is what is described in this verse. Appodai kappaldi ara amudu. Avan. Appodai kappaldi unique. New. Then and there. Svavaishya rupyena sada. Allimadar pulhanindra ayiram toludayan. Trimangaya Mannan says. He wants to have 1,000 shoulders. And wants to take Vishwarupam in order to embrace her. And still it is not possible to quench his thirst to hug her. In Thiruvaimozhivil, Tholgalayirathai, Mudigalayirathai, Thunai Malar Kangalayirathai, Thalgalayirathai, Alvar talks about Vaishya, his Vaishwar Rupyam, Vishwarupam, saying he has got thousands of shoulders, thousands of heads, thousands of eyes and thousands of feet, that Vishwarupam. And these thousands do not actually mean thousands. It means very many. And even Varaha Emperuman, Udurtasi, Varahena, Krishnena, Shata Bahuna. He wanted to have hundreds of shoulders. And he had hundreds of shoulders to lift Bhumi Pirati and for Uddhara. So that is the way he saved her. In 1,000 shoulders, Sri Nrisimman hugged Periyapirati. Sri Parakalan says, Satam Sagasram Ayutam Sarvam Anantya Vachakam. Vaiyagaranar said, Palalaksham Koti. And all these things are described for the shoulders in order to embrace Pirati. Sada Anubhutayapi Apurvavat Vismayamada Danaya. So, every time when they look at each other, as if they look at each other for the first time, as if they look at each other, each beloved's eyes for the first time with the same amount of love, passion, and that is the Vyappana Maguchi, the wonder, the wonderful, excitement that the person gets when he looks at his beloved for the first time. And that is what is coming over to Perumal and Pirati. That's the anubhavam Perumal gets in Pirati. Appodai kappodi en ara amudame. That needs to be contemplated here. And this is not kalpana from Alavandar. It is sada pashyanti surayaha. The Nitya Suris enjoy him in the same manner. They enjoy, it is not that they would get bored after some time. Same Paramapadanadan. Savyam padam pracharya sutadiridaharam dakshinam kunjayitva. Won't they get bored looking at the same thing? No. It looks, they would feel so much excited and get enchanted by the divine beauty of Divya Dampati and Trimamani Mandapam in Paramapadam. It would look that every second it is new, unique, beautiful. So, Yekada Bhavati, Trida Bhavati, Aparimitata Bhavati, Muktan, Muktatma in Sri Vaikuntham can take one form in three forms, very many forms, in order to enjoy Sriman Narayana and Sri Vaikuntham. And that's not enough. They will be completely unsatisfied, insatiable nectar he is. Tripanalvar also said, Kundal Vannanai, Kovalanai, Vennayundavayan in Ullam Kavan, Undergoan Aniyarangan, Yen Amudinai Kandakangal, Matrondrinai Kanave. That the eyes that have seen my Amudan would not see anything else. And Yatra Nanyat Pashyati, Nanyat Shrunoti, Nanyat Vijanati, Sabhuma. So, one can never contemplate, think of anything beyond the supreme than this. There is nothing more grand than this, which is Divya Dampati Srivan Narayana and Mahalakshmi. Gunena, Pirati in Trikalyana Gunam is amazing. And Trikalyana Gunam is completely matching with Sriman Narayana. Is it matching? I would say no. It is even superior to Sriman Narayana. Sriman Narayana can punish people. But our Mahalakshmi doesn't even know what is punishment. Swami Desikan says, Nityam Ajnata Nigraha. So, షీ డస్ నాట్ ఇవన్ నో వాట్ ఈస్ నిగ్రహం, షీ డస్ నాట్ ఇవన్ నో వాట్ ఈస్ పనిష్మెంట్. విష్ణుపత్ని అఘోర, శ్రీ విష్ణుపత్ని శృతి సేస్ షీ డస్ నాట్ హ్యావ్ అఘోరం, షీ డస్ నాట్ హ్యావ్ ద భయంకర స్వరూపం. షీ డస్ నాట్ నో వాట్ ఈస్ భయంకర, వాట్ ఈస్ అఘోరం, వాట్ ఈస్ పనిష్మెంట్. న కశ్చిత్ నా అపరాధ్యతి, హూ హెస్ నాట్ ఎర్డ్ ఇన్ దిస్ వరల్డ్, సేస్ సీతా పిరాటి వెన్ ఆంజనేయ వాంటెడ్ టు కిల్ ద రాక్షసీస్ హూ ఆర్ సరౌండింగ్ హర్, షీ వాంటెడ్ టు ఫర్గివ్ దెమ్ అండ్ దట్ ఈస్ హర్ గుణ. సో రూపేణ హర్ బ్యూటీ రూపం తుల్యశీల వయోవృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయం అసితేక్షణ. శ్రీ వాల్మీకి సేస్ ఇన్ శీలం, ఇన్ వయస్, ఇన్ ఇన్ ఫామ్, ఇన్ రూపం, ఇన్ బ్యూటీ, ఎవ్రీవేర్ ఇట్ ఈ షీ ఈస్ కంపాటబుల్ విత్ రామ. సీతా పిరాటి సేస్ వాల్మీకి. సేమ్ నమ్మాళ్వార్ సేస్ ఉనకేర్కుం కోల మలర్పావై, ఉనకు ఏర్కుం కోల మలర్పావై, దిస్ గర్ల్ మలర్పావై మహాలక్ష్మి ఆన్ రెడ్ లోటస్ ఫ్లవర్, షీ ఈస్ కంప్లీట్లీ ఫుల్లీ మ్యాచింగ్ టు యూ. వల్ వినయేన ఈర్కింద్ర గుణంగళై ఉడయాయ్, యు ఆర్ ద వన్ హూ హ్యాస్ హూ క్యాప్టివేట్స్ విత్ ద కళ్యాణ గుణాస్ అండ్ క్యాప్టివేట్స్ మై క్రూయల్ వైల్డ్ వికెడ్ మైండ్ అండ్ స్టిల్ మై మైండ్ గెట్స్ మెల్టెడ్ బై యువర్ కళ్యాణ గుణాస్. విలాస చేష్టితై ఉన్ శైగై నైవిక్కుం త్రివిళయాడల్గల్, పెరియాళ్వార్ వాస్ ఇమ్మర్స్డ్ హిమ్సెల్ఫ్ విత్ ద డివైన్ లీలాస్ ఆఫ్ కృష్ణ. హియర్ పిరాటీస్ లీలా, పిరాటీ ప్లేస్ మిస్చివస్ గ్లాన్సెస్ అండ్ డీడ్స్ అండ్ వండర్ఫుల్ చాతుర్య టాక్స్ స్మార్ట్ కాన్వర్సేషన్ విత్ పెరుమాళ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాక్ట్ హిమ్, ఇన్ ఆర్డర్ టు ల్యూర్ హిమ్ అండ్ టు అక్సెప్ట్ ద శరణాగతస్ అండ్ టు ఫర్గివ్ ద శరణాగతస్, ఫర్గివ్ ఫర్ ద సేక్ ఆఫ్ అస్, ఫర్గివ్ అస్ అండ్ షీ టేమ్స్ డౌన్ అండ్ కంట్రోల్స్ హిస్ యాంగర్ ఆన్ అస్ ఫర్ ఆల్ ద ట్రెస్పాసెస్ సిన్స్ పాపమ్స్ దట్ వీ కమిట్ అండ్ వెన్ ద ముక్తాత్మ గోస్ టు అటైన్ శ్రీ వైకుంఠం, షీ ఈస్ ద వన్ హూ సెండ్స్ ద 500 ఆర్ వెరీ మెనీ దివ్య అప్సరస్ టు వెల్కమ్ ద ముక్తాత్మ, ద శృతి సేస్. సో మచ్ ఆఫ్ కంపాషన్ అండ్ మర్సీ దయా షీ హ్యాస్ సదా తవైవ ఉచితయా. ఇట్స్ నాట్ దట్ హర్ గుణం ఈస్ లైక్ దాట్, హర్ ఫామ్ ఈస్ లైక్ దాట్ వన్స్ అండ్ దెన్ నెక్స్ట్ మోమెంట్ ఇట్ ఈస్ నాట్ దేర్, ఇట్ ఈస్ దేర్ ఆల్వేస్ అండ్ సదా ఎవ్రీ టైమ్ అండ్ ఇట్ ఓన్లీ ఎన్హాన్సెస్ పెరుమాళ్స్ సౌశీల్య వాత్సల్య కారుణ్య గుణంస్. అనుచిత పదవీభి సే స్వామి దేశికన్, ఇన్ ఆర్డర్ టు లెట్ ద భక్తాస్ ప్రపన్నాస్ నాట్ టు గో ఆన్ ద రాంగ్ ట్రాక్, షీ ఫెసిలిటేట్స్ అస్ టు కమ్ ఆన్ ద రైట్ ట్రాక్ బై సెండింగ్ పెరుమాళ్స్ గ్లాన్సెస్, బై షవరింగ్ హర్ గ్లాన్సెస్ ఆన్ అస్ అండ్ టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ నాట్ గోయింగ్ ఇన్ టు దస్ ట్రాక్ బై సెండింగ్ సే బై హ్యావింగ్ దిస్ నామా సత్సంగమ్స్ by having this satsangams bhagavata goshti and in order to bring us back on track. So lastly tava shriya tava again such great patni only for you, only Shrima Narayana can have such most wonderful mahalakshmi periya pirati, only you can have Shrima Narayana. And Sri is described very beautifully by acharyas, shrunati nikilam dosham, she is the one who removes all doshams of sharanagatas of paktas, shrinati cha gunair jagat, she is the one who grants the gunas jnana bala aishwarya virya shakti and all the wonderful gunas for us to perform kaikaryam to divya dampatis, shriyate cha akilai nityam, she is the one who is worshipped by Akilam, by the universe, as the Divine Mother. Shrayate cha parampadam. And she is the one who lets us reach Perumal. She is the one who facilitates us to perform prabhati to Perumal, to perform sharanagati to Perumal. She is the one who recommends us as Purushakaram, as a mediatrix. Shrunoti, she is the one who listens to all our pleas. She is a very good listener. She listens to every one of our pleas. And just go in front of her and pray. She would listen. Sravayati. And she makes Perumal listen to her. And to protect us, to save us, to accept us, to acknowledge our Saranagati. And to assure us and give an assuaging assurance for our Saranagati. And Ahirbhujna Sanghita mentions the same. And also Swami Desikan mentions Vinay Vidutti, Vyan Gunatal, Yamayaki, Verurai Keti, Avai Ketka Vidambi, Nalum Tanayanaitum Adaindida Tan Adaindin Indra Tan Tiru Madudan, Irayum Tanyan Athan. In Amrita Swadini, he mentions that Vinay Vidutti, Shunati, Vyan Gunatal, Yamayaki, Srinati, Verurai Keti, Sriyate, Avai Perumal Ketka Vidambi, Shrayate, Nalum Tanai Anaitum Adaindira, Shrunoti, Tan Perumalai Adainda Nindra, Shravayati. So Shrunati, Srinati, Sriyate, Shrayate, Shrunoti, Shravayati. All these things are for Shriya Mahalakshmi. Such most wonderful Mahalakshmi, you are Seshi and you are the master of all Jivatma, but she is session for you. That is both of your choice. Thus, the totality of bliss is equal in both of you. Ananda Purnatvam is with you. She is Abhimata Anurupai, as you are seated with that Sri, who by her Kalyana Gunas, Tirumeni, Leela is always a match for you. And you alone, says Alavandar. She creates every second an unprecedented delight for you. Kavitarkika Simhaya Kalyana Gunashaline, Srimate Venkateshaya Vedanta Gurave Namaha. Adiyen, Namo Narayana.